ಓಂ ವರಸಿದ್ಧಿ ವಿನಾಯಕಾಯ ನಮಃ. ಓಂ ವರಸಿದ್ಧಿ ವಿನಾಯಕಾಯ ನಮಃ. காணிபாக்கம் போயுதாமு மேடே அந்தரம் ரண்டி போதாம் அந்தரம் சுவாமி சேவ சேசி மனம் தன்னுலவுதமு மனம் தன்னுலவுதமு மகிமகல சுவாமி தானு சேதாம் வந்தனம் மனமு சேதாம் வந்தனம் స్వామి సేవ చేసుకుంటే మనసు ధన్యము మనకు మహాపుణ్యము బావిలోని నీటిలోన స్వామి నిలిచెను అందరి ఎదల నిలిచెను కాణిపాకమే మాకు ప్రాణము స్వామి నామమే పరమ పావనం కాణిపాకమొకప్పుడు విహారపురము వెయ్యి ఏండ్ల పూర్వము అది చిన్న గ్రామము విహారపురము నాడు విహారపురము స్వామి వెలసినట్టి కథ మహా అద్భుతం అదే గొప్ప చరితము విహారపుర గ్రామంలో అన్నదమ్ములు ముగ్గురు అన్నదమ్ములు వారు ముగ్గురు కష్టపడి బతుకుచుండిరి కాలం గడుపుచుండిరి కాణిపాకమే మహాప్రాణము స్వామి నామమే పరమ పావనం వారికున్న పొలము కూడా ఎండిపోయెను భూమి ఎండిపోయెను నీరు లేక జీడుబడి వాడిపోయెను పొలము వాడిపోయెను నీటి కొరకు సోదరులు ఎదురు చూసిరి స్వామిని ఆశ్రయించిరి వారి పొలంలో నవొక బావి ఉన్నది నీరు నిండుకున్నది ఆ బావిలోన విఘ్నేశుడు నాడు వెలిసెను నీటిలో స్వామి వెలిసెను కాణిపాకమే మాకు ప్రాణము స్వామి నామమే పరమ పావనం.